పాత్రం సనా విత్తమింద్ర పిపాసో మేనాశక్రతో పూర్ణ ఆహావోమ దిరస్య మద్భోజం విశ్వజిత విహర్యంతి దేవా ఇంద్రవృధా జనాసో హిత ప్రాయసో విషభక్వజంతే అస్మాకం తే మధుమత్తమానీమా భూవన్ సవరాతేషు హర్య ఇంద్రపూర్యాణి ప్రనూనం వీర్యాభోజం ప్రథమాకృతాని సదీనమన్యురశ్రథాయో అద్రిం సువేదనామృణోర్బ్రహ్మణేగా గణపతే గణేషు త్వామాహుర్విప్రథమం కవీనా త్వత్క్రీయతే కించనాదే మహాభక్తం మాధవం చిత్రమచ్చ అభిఖ్యానో మఘవన్నాధమానాన్ సకే బోధివ సుపతే సఖీనాం కృతిరణగచ్చత్య దుర్మా భక్తే చిదాభజారాజే అస్మాన్ తమస్యజ్జావా పృథివీ సచేతసా విశ్వేభిర్దేవైరను సుక్ష్మమావతాం ణో మహిమానమింద్రియం వీత్మీ సోమశక్రతువర్ధత తమస్య విష్ణుర్మహిమానమోజసాం సుందరధన్వాన్ మధునో విరప్సతే దేవేభిరింద్రో మఘవా సజావభిర్వృత్రం జఘన్వాభవద్వరేణ్యః విత్రేణయదీనాభిభ్రదాయుధా సమస్థితాయుధే సంసమావిధే విశ్వే తే అత్ర మరుదః సహత్మనామధ్వన్నుగ్రమహిమానమింద్రియం విజ్ఞాన ఏవ్యబాధత స్పృహ ప్రాపశ్యద్వీరో అభిపౌంస్యమ్రణం అవృశ్చద్రిమవశ్చదసృజదస్తభ్రాన్నాగం స్వశ్రయా పృథం ఆదింద్రశ్రద్ధాదవీషీరపత్యదవరీయోజ్యావా పృథివీ అబాధత అపాభరద్రుషితో వజ్రమాయ సంశ్రేమం మిత్రాయవరుణాయ దాసుటే ఇంద్రశ్చాత్రదవీషేభ్యో విరప్సిరర్ఘాయతో ఆరంభయంతమన్యవే విత్రం యదుగ్రావ్యవృశ్చదోజ సాపో విభ్రతం తమసా పరీవృతం వీర్యాణి ప్రథమాని కృత్వా మహిత్తేభిర్యతమానౌ సమీయతుః ధ్వాంద్రం రమోవదధ్వసే హత ఇంద్రో మన్నా పూర్వభూతావపత్యత విశ్వే దేవాసో అధవృష్ణ్యాని దేవర్ధయన్ సోమవత్యావచస్యయా రద్ధం రద్ధమహిమింద్రస్య హన్మానాగ్నిర్నయం వైస్పృష్వన్నమావయతి భూరిదక్షేభిర్వచనేభిర్రిక్వాభిః సఖ్యేభిః సఖ్యాని ప్రమోచత ఇంద్రోధునిం చచుమూలిం చ దంభయం శ్రద్ధామనస్యాసేన చేతభీతాయే త్వం పురోణ్యాభరాశ్వశ్వాయేభిర్మంసైర్నివచనాది సంసన్న సుగేభిర్విశ్వాదురితాతారేమ విదోషుణావుర్భియాగాధమద్య ధర్మాసమందాద్విధం యాపదస్తయోర్జుష్టిం మాదరిశ్వా జగామ ఇవస్వజ్యోతిషాణావేషన్ విదుర్దేవా సహసా మానమర్కం ఇస్రో దేష్టాయ నిర్వీతిరుపా సతే దీర్ఘశ్రుతో విహిజానంది వన్నాయ కవయో నిదానం పరేషు యాగుహ్యేషు వ్రతేషు చతుష్కబద్ధాయుపతిః సుపేషా ఘృతప్రతీకా వయునా నివస్తే అస్యాం సుపర్ణానుషానానుషేదుర్యత్ర దేవాదధిరేభాగధేయం ఏక స్వర్ణస్ స ముద్రమావీవే సదయిదం విశ్వం భువనం విచష్టే సమం వాకే నమనసా పశ్యమంతి దస్తం మాతారేభి సపూరేభి మాతరం సువర్ణం విప్రాః కవయోవచోభిరేకం సంతం బహుధా కల్పయంతి ఛందాంసి జనధాతో అధ్వరేషు గృహాన్ సోమస్యమిమతే ద్వాదశ షట్ింసాంశతుర కల్పయంతశ్చందాంసి జదధత ఆద్వాదశం యజ్ఞం విమాయ కవయో మనీషరిక్సామాభ్యాం ప్రరసం వర్తయంతి చతుర్దశాన్యేమ హిమానో అస్యతం ధీరా వాచా ప్రణాయంతి సప్త ఆత్మానం తీర్థం కైహ ప్రబోధ్యేన పథా ప్రపిబందే సుతస్య సహస్రధా పంచదశాన్యుక్తాయా వద్యా వా పృథివీతావదిత్తత్ సహస్రధామహిమానః సహస్రం యావద్బ్రహ్మవిష్ఠితం తావదీవాగ్ ఛందసాం యోగమావేదధీరః కోదిర్భ్యాం ప్రతివాచం పపాద మృత్యుజామష్టమం సూరమాహుర్హరీంద్రస్య నిచీకాయకస్వీత్ భూమ్యా అంతం పర్యేకే చరంతిరథస్య ధూర్యుక్తాసోస్తు శ్రమస్య దాచి ఘోషవిద్విజివీమహం జంఘనా నీహ వేహవాన్ కురిత్సోమస్య పామితి దివి మే అన్యః పక్షో బోధో అన్యమాచీకృషం కురిత్సోమస్య పామితి అహమస్మి మహామహోభిరభ్యముగీషిత కువిత్సోమస్య పామితి గృహోజామ్యరం కృతో దేవేభ్యోహవ్యవాహన కువిత్సోమస్య పామితి భద్రం నో అభివాదయమనా హరిః ఓం సభువనే సుజ్జేష్టం యతో యజ్ఞముగ్రస్తేషన్నోరీనాయం విశ్వేమదంతూమాః ఆవిధానశ్రవ సా భూర్యో జాశ్రతుర్దాసాయ భియసం దధాది అవ్యనచ్చ వ్యనచ్చ సస్తి సందేన వంద ప్రభృతామదేషు క్రతుమీ వృంజం దివిశ్వేర్భవంత్యుమాః స్వాదో స్వాదీయ స్వాదునా సృజాస మధస్త మధు మధూనాభియోధీ ఇతి సిద్ధి ప్రాధనాజయంతం మదే మదే అనుమదం దివిప్రాహ ఓజీయో ధృష్ణో స్థిరమాదనుష్మాద్వాదభన్యాదువానాదువేవాయం సా సద్మహేరణేషు ప్రపశ్యంతో యుధేన్యా నిభూతి రోదయామితాయూధావచోభిస్సందేశిషామి బ్రహ్మణావయాంసి పురవత్వ సమృద్భమినత మమాద్యమాద్యానాదర్శతే సవసా సప్తదానోన్ ప్రసాక్షతే ప్రతిమానాని భూరి నిదద్దదిలేవ రంపరం జయస్మిన్నావిధావ సాధురోణే ఆ మాతరా స్థాపయసే విగత్నో అతయినో షికర్వరా పురూణి ఇమా బ్రహ్మ బృహద్దీపో విభక్తీంద్రాయ సూషమగ్రియస్వర్గా మహోగోత్రస్య క్షయతి స్వరాజోదురస్య విశ్వా అవృణోదపస్వాః ఏవా మహాన్ బృహద్దీపో అథర్వావోచస్వాం తన్వా అమింద్రమేవ సదారో మాదరిభరీరీప్రాహిన్వంతి చ సవసా వర్ధయంతి చ హిరణ్యగర్భస్వమవర్తతాగ్నే భూతస్య జాతః ప్రతిలేఖ ఆసీత్ సదాధార పృథివీం చాముదే మాం కస్మై దేవాయ హవిషా విధేమ యత్మనాభరదాయ విశ్వ ఉపాసతే ప్రతిఢం యస్య దేవాః యస్య ఛాయామృతం యస్య మృత్యః కస్మై దేవాయ హవిషా విధేమ యః ప్రాణతో నిమిషతో మహిత్వై కలిద్రాజా జగతో బభూవ యైషే అస్య ద్విపదశ్చతుష్పదః కస్మై దేవాయ హవిషా విధేమ యస్యేమే హిమవంతో మహిత్వా యస్య సముద్రం రసయా సహాహుః యస్యేమాః ప్రదిశో యస్య బాహూ కస్మై దేవాయ హవిషా విధేమ ఏనర్జోనుగ్రా పృథివీ చ దృఢాయేన స్వస్థభితం యేన నాకాః యో అంతరిక్షేరజ సాభిమానః కస్మై దేవాయ హవిషా విధేమ యం గ్రంథసి అవదాదస్తభానే అభ్యేక్షే తామనసారేజమానే యత్రాధితోర ఉదీతో విభాతి కస్మై దేవాయ హవిషా విధేమ ఆపో జయత్రిహతీర్విశ్వమాయం గర్భం దధానా జనయంతిరగ్నిం తదో దేవానాం సమవర్తత సురే గత్కస్మై దేవాయ హవిషా విధేమ యస్చిదాపో మహిళా పర్యవశ్యద్దక్షం దధానా జనయంతిర్యజ్ఞం యో దేవేష్వధి దేవయేకాసీత్ కస్మై దేవాయ హవిషా విధేమ మానోహింసేజ్ఞనితాయ పృథివ్యాయో భాదివం సత్యధర్మా జజాన యశ్చాపశ్చంద్రా బృహతీర్జజాన కస్మై దేవాయ హవిషా విధేమ ప్రజాపదేనత్మదేశాన్యన్యో విశ్వాజాతాని పరితా బభూవ యత్కామాస్తేజుభువస్తన్నో అస్తు భయం శ్యామపదయోగజీనా వసన్న చిత్రమాఘ సంగృణీషే వామం సేవమతిథిమద్విషేణ్యం సరాసతే సుహృదో విశ్వధాయ సోగ్నిర్హోదా గృహపతి సువీర్యం యుజానో అగ్నే ప్రతిహర్యమేవ చో విశ్వాని విద్వాన్ వయునాని సుక్రతో ఘృతానిర్బ్రహ్మానే గాతుమేరయతవ దేవాజనయన్నను వ్రతం సప్తధామాని పర్యన్నమర్త్యోదాసద్ధాతుడే సుకృతే వామహస్వ వీరేణ రయినాగ్నే స్వాభువాయస్వానత్సమిఘాతం జూషస్వ యజ్ఞస్య కేతుం ప్రథమం పురోహితం భవిష్మంతయీలతే సప్తవాదినం శృణ్వంతమగ్నిం కృతపృష్టముక్షణం పునంతం దేవం ప్రీణతే సువీర్యం తం దోద ప్రథమో వరే న్యస్తూయమానో అమృతాయ మత్స్వ ం వర్జయన్ మరుతో దాసుషో గృహే త్వాం సోమేభిర్మృగవో విరురుజు ఇషం దృగం సుధాం విశ్వధాయతం యజ్ఞప్రియే యజమానాయ సుక్రతో అగ్నే ఘృతస్త్రృతాయజ్ఞం పరియన్ సుక్రతూయసే ఉషసోదం కణ్వానాయజంతమానూషాం దేవామహయాయవృధురాజ్యమగ్నేన వృజంతో అధ్వరే నిష్టాహ్వంత వాజినం గృహంతో అగ్నే విదసేషు మేధసా రాజస్ఫోటం యజమానేషు ధారయ యూయం వాత స్వస్తిభిస్తాన అయం వేనశ్చోదయ కృష్ణీ గర్భాయోరజోరజోభిమానే హిమమవాంసంగమే సూర్యశ్చ విషన్న విప్రామతిభిహి విహంతి సముద్రాదోర్మిముదీయంతి వేణో న భోజా పృష్టం హర్యదస్ దర్శి ఋతస్థానామీవిష్ట విభ్రాత్సమానం యోనిమభ్యనోషదవ్రాహ సమానం పూర్వీరవివాసారాష్టం వత్స మాతరస్సనీరా ఋతస్థానామీచక్రమానాగంతి మధ్వో అమృతస్ రాధీ జానందో రూపమాగతంత విప్రా మృగస్ ఘోరం మహిరస్ హిగ్మన్ ృజయోమస్తర్విదద్గంధర్వో అమృతామ అప్సరాజారమోపదృష్ణిరాయోగాభర్తి పరమేవ్యోమన్ శరత్ప్రియస్ యోనేషు ప్రియశ్రాంశీరత్ప్రక్షేరన్యేతమేన నాగేరువర్ణముపయత్వదంతం హృదావేనంద అభ్యదక్షరత్వా హిరణ్యవక్షం వరుణస్ దూతం జమస్ యోనౌషగుణం భూరణ్యం ఊర్ధ్వగంధర్వాధినాగే అస్తాత్ ప్రత్యం దిమిత్రా విభ్రాజశ్చాయుధాని వసానోరక్రం సురభిం ఋషేకం స్వా అర్ణనామ జనత ప్రియాని రక్షస్తముద్రమభియజ్జిగాధిపశ్చంగ్రద్ధశరక్షధాభిధన్మన్నోఽ అగ్నముపయజ్ఞమే హి పంచజామం ధృవతం సప్తదంతం అసోహవ్యవారుదన పురోరాజ్యోగేవ దీర్ఘం దమాసయుష్టా అదేవాదేవ ప్రజలాగురాయన్ ప్రపశ్యమానో అమృతత్వమేమి శివం యత్సం దమసి భోజామి స్వాత్సఖ్యాదరణీమ్నాభీమేమి పశ్యన్నన్యశ్చాదీజిం మజాయా ఘృతస్య రామవిమీమే గురూని సంసామిపినయసూరాయ సేవామయజ్ఞయాజ్ఞిరం భాగమేమి భక్తిస్తమా అగరమంతరస్మిన్నింద్రం వృణానః పితరం జరామి అగ్నిస్తోమవరుణస్తేచ్చ వందే వర్యావద్భాక్రమందామ్యాయన్ నిర్మాయ ఉద్వే అసూరా భూమన్వం జరమావరుణకామయాసే ఋతేన రాజన్నరేదం విభిజన్ మమ రాష్ట్రస్యాధీపత్యమేహి ఇదం సరిదమిదాసభామయం ప్రకాశపుర్వా అంతరిక్షం అనావృత్నం నిరేహీ సోమహమిష్వాసంతం హమిషాయజామ కవిః కవిత్తాదివిరూపమాస జల ప్రభూదీవరో నో నిరవశ్రేయత్ క్షేమం కణ్వానాజనాయో న సింధవస్థాశ్రవర్ణం సుజాయో పరిభ్రతి జ్యేష్టమింద్రియం సజం దేతాయీమాక్షేది స్వదయామదంతీ తాయీం విశో నరాజానం వృణానాభీభత్సువో అపవృత్రాదతిష్టన్ విభత్సూనాం సయుజం హంసమాహురపాం దివ్యానాం సఖ్యేచరం తమ్ అనుష్టుభవనోజూర్యమానమింద్రన్యక్వయో మనీషా అహం రుద్రేభిర్వసు విస్తరాన్యహమాదిత్యైరుత విశ్వదేవైః అహం మిత్రావరో నోభాభిర్న్యహమింద్రాజ్ఞీ అహమస్మి నోభా అహం సోమమాహనసం విభర్మ్యహం ద్రష్టారముత భూషణం భరం అగంధాభిద్రవీణం హవిష్మదేశు ప్రావ్యే యజమానాయ సంపదే అహం రాష్ట్రీ సంగమ జీవసూనాయజ్ఞానాదేవాద పురుత్ర భూరిశ్చాత్రం భూర్యా వేషయన్ ప్రయాన్తి మయాసో అన్నమత్తియో విపశ్యతియః ప్రాణీతిజయీం శృణోత్యుక్తం అమంత భోమాంత ఉపక్షియంతి శృతి శ్రూత శ్రద్ధిమంతే వదామి ఆమేవ స్వయమిదం వదామి జుష్టం దేవేభిరుతమానుషేభిః యం కామయేతంతముగ్రం క్రీణోమిదం బ్రహ్మాణం తమృఢిం తం సుమేధా అహం రుద్రాయ ధనురాజ నోమి బ్రహ్మద్విషే సర్వేహం తవావు అహం జనాయ సమదం కృణోమ్యహంజావా పృథివీ ఆవివేశ అహం దూరే పితరామస్య మూర్ధన్మయోని రప్స్వాద్రే తోపిష్టే భువనాను విశ్వోదాముంద్యాష్మణోపస్మృశామి అహమేవ వాతయివ ప్రవామ్యారభమానా భువనాని విశ్వా పరో జివ పరజేనా పృథివ్యైరవీమహిరా సంబూవ నమం గో నదూరితం దేవాసో అష్టమర్త్యం సోజమర్యమామిత్రోదయం దివరో నో అదిద్విషా అధివజం వ్రేణీమహే వరో నమిత్రార్యమన్ ఏనానిరంగాసో యూజం పాసనేతమర్త్యమదిద్విషా తే నూనం నోజమూజే వరో నో మిత్రో అర్యమా నయిష్టావునో నేష నిపరిషిష్టావున పరిగణ్య దిద్విషా యూజం విశ్వం పరీభాసవరో నో మిత్రో అర్జమా యుష్మాకం సర్వాణి ప్రియే శ్యామా సుప్రణీతయో దిద్విషా ఆదిత్యాసో అధిశ్రుధో వరో నో మిత్రో అర్జమా ఉగ్రం మరుద్ధీ రుద్రం భూభేమేంద్రమగ్నిం స్వస్తయే దిద్విషా నేతారభూషణస్థిరో వరో నో మిత్రో అర్జమా అదివిశ్వాజానశ్చర్షణీనామతిద్విషా సురమస్మభ్యమూతయే వరో నో మిత్రో అర్జమా శర్మ యచ్చందు సప్రస ఆదిత్యా సోయదీమహే అదిద్విషాహ్యద్వసవో గౌర్యం జిషితామముందతాయత్రోష్వా అస్మన్ముందత్యం హతార్యజ్ఞే ప్రధరం నాయో ేవ్యాఖ్యదాయీపూరుత్రేవ్యాక్షిశ్వాధిశ్రియోధిమత్యావతో దేవ్యోరా జ్యోతిరాబాధతే తమాస్వరా నమస్కృతోషతం దేవ్యాయతి అపేదూహాసతే తమా సానో అద్యయస్యా భజన్ నిదేయా వన్న విక్ష్మహి వృక్షేణ సతిం వయా నిగ్రామాసో అవిక్షదని భద్వంతోని భక్షిణా నిశ్యేనా సత్సిలత్సినా యావయా వృత్యా అమృతం యవయస్తేన మూర్మ్యే అథాదస్తుతరా భవ ఉప పాపే సప్తమ కృష్ణం యత్తమస్థిత పునరిణేవ యాతయ ఉప దేగాదివాగారం వృణేష్దూహిరద్దివ రాత్రిస్తో మన్న జిగ్యుషే ఆరాత్రిపాక్షీమం రజ ఇతర ప్రాయుధామాభిః దివస్తదాం త్రిబృహదే విదృష్టదాద్వేషం వర్తతే తమాః రాత్రిక్షుక్తో నవతిర్నవ అసీతి సంతృష్టా ఉతో దే సప్త సప్తీ రాత్రీ ప్రపద్యే జననీ సర్వూతనివేశనీ భద్రా భగవతీ కృష్ణా విశ్వస్య జగతో నీశా సంవేశనీ సంయమినీ గ్రహనక్షత్రమాలినీ ప్రపన్నోహం శివాం రాత్రిం భద్రే పారమసీమహి భద్రే పారమసీమహ్యోన్నమః స్తోష్యామి ప్రజతో దేవీం శరణ్యాం బహుజ ప్రియాం సహస్రసంవితాం దుర్గాం జాతవేదసేషు నవామసోమం శాంత్యర్థం తద్విజాదీనామిషభిస్తోమపాశ్రీతాః ఋగ్వేదే త్వం సమత్వన్నారాతీయతో నిదాసి వేదాః యే త్వాం దేవి ప్రపద్యంతి బ్రాహ్మణాః వ్యవహనీ అవిద్యా బహు విద్యావాసనః పర్షదతి దుర్గాని విశ్వా యే అగ్నివర్ణాం శుభాం సౌమ్యాం కీర్తయిష్యంతి యేద్వీజాః తాం సారయతి దుర్గారినామేవ సింధుం దురితాచ్యగ్నిః దుర్గేషు విషమే ఘోరే సంగ్రామే రిపుసంకటే అగ్నిచోరనివారేషు దుష్టగ్రహనివారిణ్యోన్నమః దుర్గేషు విషమేషు త్వం సంగ్రామేషు హరేషు చ మోహయిత్వా ప్రపద్యంతే తేషాం మే అభయం కురు తేషాం మే అభయం కుర్వోన్నమః కేశినీం సర్వభూతానాం పంచమీతి చ నామ చ సామాం సమానిషా దేవీ సర్వదః పరిరక్షతు సర్వదః పరిరక్షత్వోన్నమః తామగ్నివర్ణాం తపసాజ్వలంతీం వైరీరోచనీం కర్మఫలేషు దుష్టాం దుర్గాం దేవీ దుర్గా దుర్గేషు స్థానేషు సన్నో దేవీరభిష్టాయే యమం దుర్గా స్తవం పుణ్యం రాత్రౌ రాత్రౌ సదా పఠేత్ రాత్రిక్కుజితశోభరో రాత్రిర్వా భారద్వాజీ రాత్రిస్తవో గాయత్రీ రాత్రీ సూక్తం నిత్యం తత్కాలముపపద్యతే లోకయాతం శిశులోకయాతం జహిశ్వరాతముతకోకయాతం సుపర్ణయాతముతగృధ్రయాతం ఋషదే వమృణరక్ష ఇంద్ర నిసంగవృక్షిమం వృణం విశాచీ విందసంవృణ సర్వం రక్షో నివర్హయ శివశ్చత్వాజరాజో నాసారే పరివ్యయామసి ఉదహృదో హి నోధియోగ్నిర్దాతు భేషజం శీతహృదో హి నోధియోగ్నిర్దాతు భేషజం అంతికాభగ్నిమజనజదూర్వాదశిశులాగమత్ అజాతపుత్రభక్షాయా హృదయం మమ దూయతే విపులంబనం బహ్వాకాశంతరజాతవేదకామాయ మాంచరక్షపుత్రాం శరణమభూత్తవ లింగాక్షలోహిరగ్రీవ కృష్ణవర్ణ నమోస్తుతే అస్మాన్ నిబర్గరస్యేనాం సాగరస్యోర్మయోజనసా ఇంద్రః క్షత్రం దాతు వరుణమభిషిందతు సత్రవో నిధనం జాంతు జయత్వం బ్రహ్మతేజసా కపిలజటీం సర్వభక్షం చాగ్నిం ప్రత్యక్షదైవతం వరుణం చ పశాం జగ్రే మమ పుత్రాం సరక్షతు మమ పుత్రాం సరక్షత్వోన్నమః సాగ్రం వర్షసకలం జీవ విపఖాదచమోదజ దుఃఖితాంస్తద్విజాం సైవ ప్రజాం చ పశుపాలయ యావదాదిత్యస్తపదియావద్భాజతి చంద్రమా యావద్వాజప్రవాయతి తావజ్జీవజయాజయ ఏన కేన ప్రకారేణ కోహినామనుజీవతి పరేషాముపాకారార్థం యజ్జీవతి సజీవతి ఏతాం వైశ్వానరీం సర్వదేవాన్ నమోస్తుతే నోరభయం నర్వభయం న్యాఘ్రభయం నృత్యుభయం యమృత్యుర్న మృత్యసర్వం లభతే సర్వం జయతే మమాగ్నేవర్చో విఘవేష్స్తు భయం ప్రేంధానా సందం కుషేమ మహ్యం నమంతా ప్రతిభస్తస్రస్వయాధ్యక్షేణ పృతనాజయేమ మమ దేవాహవే సంతు సర్వైంద్రవంతో మరుతో విష్ణోరగ్ని మమాంతరిక్షమురులోకమస్తు మహ్యం వాదపవతామే అస్మిన్ మయి దేవాద్రవీ నమాయజంతా మయ్యాసీరస్తు మయి దేవహూతి దివ్యాహోదారోమనుషంత పూర్వేరిష్టా శ్యామ తన్వా సువీరా మహ్యం జరంతు మమ జాని హవ్యాకూజ సత్యామనసో మే అస్తు ఏ రోమానిగాం కథమచ్చనాహం విశ్వే దేవాసో అధివోచతానః దేవీషరుణః కృణోత విశ్వే దేవాస ఇగ వీరయధ్వం మాహాత్మహి ప్రజయా మాతరుభిర్మారధామద్విషతే సోమరాజన్ అగ్నే నన్యం ప్రతిరుదన్ పరేషామదబ్ధో గోపా పరిపాహినస్త్వం రత్యం చోయంతు నిగుణః పునస్తే ఏమిహాం చిత్తం ప్రభుదాం వినేషత్ ధాతాధాత్రీణాం భువనస్య యస్పతిర్దేవం త్రాతారమభిమాతిషాహం ఇమం యజ్ఞమశ్వినో భా బృహస్పతిర్దేవా పాంతు యజమానం యత్ పురుష్యతానో మహిడః సర్వాయం తదస్మిన్ హవే పురుహూతః పురుక్షుః స ప్రజాయై హర్యస్వ మృళయేంద్రమానో రీరిషోపాపరాధాః ఏన సపత్నా అపదే భవంతింద్రాగ్నిభ్యామవబాధామహేతావో రుద్రాదిత్యాపరిస్పృశం భోగ్రం చేత్తారాధిగాదవక్రం